कि मैं नानी ओ नयन मोनी ओ नयन मोनी दूसरे फतोला ले ओ नयन मोनी शाहिद थैनी ले ओ नयन मोनी ओ नयन मोनी आहिस्ता थैनी ले ओ नयन मोनी శ్రీదేవి కావాలా నింగికే నా దేవి అందాలు తేవాలా అంబరాన పందిరి వయ్యాలా కొండ చూపిటలు కావాలా पैटा वाली है सिली बनी जारी भाड़ो पैटा वाली है सिले बनी जारी सिल्मा मैरो इरो छाला तो नहीं खाई वालो ये सोनी ये जारी వెలిసి నొచ్చుకోవాలా ఓలాలో ఓలా ఓలా ఓలా ఓలా ఓలాలో మేఘల ఈ వేళ చినుకల్లి రావాలా చినుకల్లి రావాలా భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా జుమ్మ చకారే మరో జీవ వరు చేణి వరంగల్ను జాను వారు కరాలా మరో జీవ వరు చేణి నల్లగొండ జాను వారు కరాలా మరో జీవ వరు చేణి మండుతున్న సూర్యుడికి మధ్య పోవాలా చెప్పరాని మాట విప్పి చెప్పాలా వెచ్చని కౌగిట్లో హత్తుకోవాలా రిప్పచాటు పాప తాగిపోవాలా రేయంతా ఇట్టాగే